దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐఫోన్, నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తుందే. కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందని అందం ఒక్కోటి. దేశం బోర్డర్ లోని ఆసం సోల్జర్ లా కాటు కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ. సగమై అచ్చంద మామ భల్లే గల్ లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే. నాని కను పాపలోన మండే ఓ ప్యూజీ యామ లాబా వరదల్లే చుట్టు మూడు తోందే. పిల్ల నువ్వే కాని నే మాలో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ మీద హిట్ ఎక్కిస్తావే. ఆడికా సున్న లాగా నువ్వు నేను పెనవేస్తే చూసే కళ్ళు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే. నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యి